بسم الله الرحمن الرحيم الذين كفروا وصدوا عن سبيل الله أضل أعمالهم والذين آمنوا وعملوا الصالحات وآمنوا بما نزل على محمد وهو الحق من ربهم كفر عنهم سيئاتهم وأصلح بالهم ذلك بأن الذين كفروا اتبعوا الباطل وأن الذين آمنوا اتبعوا الحق من ربهم كذلك يضرب الله للناس أمثالهم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అవిశ్వాసానికి పాల్పడి ప్రజలను అల్లా మార్గం వైపునకు పోకుండా నిరోధించిన వారి కర్మలను అల్లాహ్ నిరర్ధకమైనవిగా చేశాడు. విశ్వసించి మంచి పనులు చేసినటువంటి ముహమ్మదుపై అవతరించినది పూర్తిగా సత్యమేనని, అది వారి ప్రభువు వద్ద నుండి వచ్చినదేనని నమ్మినటువంటి వారి నుండి అల్లాహ్ వారి చెడువులను దూరం చేసి వారి స్థితిని చక్కబరిచాడు. దానికి కారణం అవిశ్వాసులు అసత్యాన్ని అనుసరించుటయే. విశ్వాసులు ఈ విధంగా తమ ప్రభువు వద్ద నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించుటయే. అల్లాహ్ ప్రజలకు తమ నిజమైన స్థానం ఏమిటో తెలియజేస్తాడు. حتى إذا أثقلتموهم فشدوا الوثاق فإما منا بعد وإما فداء حتى تضع الحرب أوزارها ذلك ولو يشاء الله لانتصر منهم ولكن ليبلو بعضكم ببعض والذين قتلوا في سبيل الله فلن يضل أعمالهم سيهديهم ويصلح بالهم కనుక మీరు ఈ అవిశ్వాసులతో తలపడినప్పుడు వారి మెడలను ఖండించటమే మీరు చేయవలసిన మొదటి పని. చివరకు మీరు వారిని పూర్తిగా అణచివేసిన తరువాత ఖైదీలను గట్టిగా బంధించండి. ఆ తరువాత మీకు ఇలా చేసే అధికారం ఉంది. వారికి మేలైనా చేయండి, లేదా వారి నుండి పరిహారం సొమ్ము తీసుకుని వదలివేయండి. యుద్ధంలో తమ ఆయుధాలు క్రింద పడవేసే వరకు ఇలా జరగాలి. ఇది మీరు చేయవలసిన పని. అల్లా తలచుకుంటే స్వయంగా ఆయనే వారిని ఎదుర్కొనేవాడు. అయితే మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించటానికి ఆయన ఈ పద్ధతిని అవలంబించాడు. అల్లా తన మార్గంలో చంపబడిన వారి కర్మలను ఎంతమాత్రం వ్యర్థం చేయడు. ఆయన వారికి మార్గం చూపుతాడు, వారి స్థితిని చక్కవరుస్తాడు. తాను వారికి తెలియజేసిన స్వర్గంలో వారిని ప్రవేశింపజేస్తాడు. يا أيها الذين آمنوا إن تنصروا الله ينصركم ويثبت أقدامكم విశ్వాసులార, మీరు అల్లాకు సహాయం చేస్తే ఆయన మీకు సహాయం చేస్తాడు, మీ పాదాలను స్థిరంగా ఉంచుతాడు. والذين كفروا فتعس لهم وأضل أعمالهم ذلك بأنهم كرهوا ما أنزل الله فأحبط أعمالهم أفلم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم دمر الله عليهم وللكافرين أمثالها ذلك بأن الله مولى الذين آمنوا وأن الكافرين لا مولى لهم إيكا أبشياسول بشيانك وستي واركي وناسهم تفضوا الله واري كرملنو طول دفنشار يندو كنتي వారు అల్లా అవతరింపజేసిన దానిని అంగీకరించలేరు కనుక అల్లాహ్ వారి కర్మలను వ్యర్థపరిచాడు. వారికి పూర్వం గతించిన ప్రజల పర్యవసానం ఎలా జరిగిందో చూసేందుకు వారు భూమిపై సంచరించలేదా? అల్లాహ్ వారిని సమూలంగా తుడిచిపెట్టాడు. ఇటువంటి ఫలితాలే ఈ అవిశ్వాసులకు వ్రాసిపెట్టబడి ఉన్నాయి. ఎందుకంటే విశ్వాసులకు రక్షకుడు సహాయకుడు అల్లాయే, అయితే అవిశ్వాసులకు సహాయకుడు రక్షకుడు అనేవాడు ఎవ్వడూ లేడు. والذين كفروا يتمتعون ويأكلون كما تأكل الأنعام والنار مثوى لهم విశ్వసించి మంచి పనులు చేసేవారిని అల్లాహ్ క్రింద శలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అవిశ్వాసులు కేవలం కొన్నాళ్ల ప్రాపంచిక జీవితంలోని సౌఖ్యాలను జుర్రుకుంటున్నారు, పశువులు మాదిరిగా తింటున్నారు త్రాగుతున్నారు. వారి అంతిమ నివాసం నరకమవుతుంది. قريتك التي أخرجتك أهلكناهم فلا ناصر لهم أفمن كان على بينة من ربه كمن زين له سوء عمله واتبعوا أهواءهم مثل الجنة وعد المتقون فيها أنهار من ماء غير آسن وأنهار من لبن لم يتغير طعمه وأنهار من خمر لذة للشاربين وأنهار من عسل مصفى ولهم فيها من كل الثمرات ومغفرة من ربهم كمن هو خالد في النار وسقوا ماء حميما فقطع أمعاءهم. ప్రవక్త, నిన్ను బహిష్కరించిన నగరం కంటే ఎంతో శక్తివంతములైన నగరాలు ఎన్నో గతించిపోయాయి. మేము వాటిని ఎవ్వరూ కాపాడలేనంతగా సర్వనాశనం చేశాము. తన ప్రభువు తరఫు నుండి ఒక స్పష్టమైన సన్మార్గం పొందినవాడు తమ దుష్కార్యాలు మనోహరమైనవిగా కనిపించేలా చేయబడి తమ కోరికలకు దాసులైన వారి మాదిరిగా ఎలా కాగలుగుతాడు? భయభక్తులు కలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గం యొక్క వైభవం ఇలా ఉంది, అందులో నిర్మలమైన నీటి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి, ఏమాత్రమూ మారని రుచిగల పాలకాలువలు ప్రవహిస్తూ ఉంటాయి, సేవించేవారికి మధురంగా ఉండే మద్యపు కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి, స్వచ్ఛమైన తేనె కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి, అందులో వారి కొరకు అన్ని రకాల పండ్లు ఉంటాయి, ఇంకా వారి ప్రభు తరఫు నుండి క్షమాభిక్ష కూడా. ఇలాంటి స్వర్గాన్ని తన వంతు భాగంగా పొందనున్న వ్యక్తి నరకములో శాశ్వతంగా ఉండిపోయేవారి మాదిరిగా పేగులను సైతం కోసివేసేటటువంటి సలసల కాగే నీరు ఇవ్వబడేవారి మాదిరిగా కాగలడా? ومنهم من يستمع إليك حتى إذا خرجوا من عندك قالوا للذين أوتوا العلم ماذا قال آنفا أولئك الذين طبع الله على قلوبهم واتبعوا أهواءهم والذين اهتدوا زادهم هدى وآتاهم تقواهم فهل ينظرون إلا الساعة أن تأتيهم بغتة فقد جاء أشراطها فأنى لهم إذا جاء వారిలో నీ మాటలను చెవియొగ్గి వినేవారు కొందరు ఉన్నారు. అయితే నీ దగ్గర నుండి వెళ్లిపోయిన తరువాత జ్ఞానభాగ్యం ప్రసాదించబడిన వారిని ఇంతకు ముందు అతను అన్నది ఏమిటి అని అడుగుతారు. హృదయాలపై అల్లా ముద్ర వేసిన వారు వీరే. వారు తమ కోరికలకు దాసులైపోయినవారు, ఇక మార్గం పొందినవారు. అల్లాహ్ వారికి ఇంకా ఎక్కువగా మార్గం చూపుతాడు, వారికి వారి వంతు భయభక్తులను ప్రసాదిస్తాడు. ఇప్పుడు వారు ప్రళయం కొరకే ఎదురు చూస్తున్నారా? అది అకస్మాత్తుగా వారి మీద విరుచుకుపడాలని? దాని సూచనలైతే వచ్చేశాయి, స్వయంగా అదే వచ్చినప్పుడు ఇక వారికి హితోపదేశం స్వీకరించే అవకాశం ఎక్కడ మిగిలి ఉంటుంది? కనుక ప్రవక్త, బాగా తెలుసుకో, అల్లా తప్ప ఆరాధనకు అర్హుడైన వాడు ఎవడూ లేడని, నీ పొరపాట్లకు క్షమాభిక్ష పెట్టమని వేడుకో. విశ్వాసులైన స్త్రీ పురుషుల పొరపాట్లకు కూడా అల్లాహ్ నీ కార్యకలాపాలను కూడా ఎరుగును, నీ విశ్రాంతి స్థలాన్ని కూడా ఎరుగును. ويقول الذين آمنوا لولا نزلت سورة فإذا أنزلت سورة محكمة وذكر فيها القتال رأيت الذين في قلوبهم مرض ينظرون إليك نظر المغشي عليه من الموت فأولى لهم طاعة وقول معروف فإذا عزم الأمر فلو صدقوا الله لكان خيرا لهم فهل عسيتم إن توليتم أن تفسدوا في الأرض وتقطعوا أرحامكم أولئك الذين لعنهم الله فأصمهم وأعمى أبصارهم أفلا يتدبرون القرآن أم على قلوب أقفالها إن الذين ارتدوا على أدبارهم بعد ما تبين لهم الهدى الشيطان سول لهم وأملى لهم ذلك بأنهم قالوا للذين كرهوا ما نزل الله سنطيعكم في بعض الأمر والله يعلم إسرارهم فكيف إذا توفتهم الملائكة يضربون وجوههم وأدبارهم ذلك بأنهم اتبعوا ما أسخط الله وكرهوا رضوانه فأحبط أعمالهم విశ్వాసులు, యుద్ధానికి సంబంధించిన ఆదేశం గల సూరా ఏదైనా ఎందుకు అవతరించదు అని అంటూ ఉండేవారు. కాని యుద్ధ ప్రస్తావన గల ఒక నిర్దిష్టమైన సూరా అవతరింపజేయబడినప్పుడు తమ హృదయాలలో వ్యాధి గలవారు మరణం ఆవహించిన వారి మాదిరిగా నీ వైపు చూడటాన్ని నీవు గమనిస్తావు. వారి వైఖరి ఎంతో శోచనీయం. విధేయతను పాటిస్తామనే వారి వాగ్దానము, మంచి మంచి మాటలు కేవలం నోటి మాటలే. కాని స్పష్టమైన ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు వారు తాము అల్లాకు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చటములో తమ నిజాయితీని నిరూపించుకుని ఉంటే అది వారికే శ్రేయస్కరమైనదిగా ఉండేది. ఇక మీ నుండి ఇంతకంటే ఏమి ఆశించవచ్చు? ఒకవేళ మీరు విముఖులైపోతే భూమిపై మళ్లీ కల్లోలాన్ని రేకెత్తిస్తారు, పరస్పరం గొంతులు కోసుకుంటారు. అల్లా శపించినవారు, అంధులుగా బధిరులుగా చేసినవారు వీరే. వారు ఖురానును గురించి ఆలోచించలేదా? లేక వారి హృదయాలకు తాళాలు పడి ఉన్నాయా? యదార్థమేమిటంటే మార్గదర్శకత్వం వారికి స్పష్టపడిన తరువాత కూడా దానికి విముఖులైన వారికి శైతాను ఈ వైఖరిని అవలంబించటం సులభతరం చేశాడు. లేనిపోని ఆశల పరంపరను వారి కొరకు పెంచివేశాడు. అందుకే వారు అల్లా అవతరింపచేసిన ధర్మాన్ని ద్వేషించేవారితో కొన్ని విషయాలలో మేము మిమ్మల్ని అనుసరిస్తాము అని అన్నారు. అల్లాహ్ వారి ఈ రహస్యాలోచనలను బాగా ఎరుగును. దైవదూతలు వారి ఆత్మలను వశపరచుకునేటప్పుడు వారి ముఖాలపై వీపులపై కొడుతూ వారిని తీసుకువెళ్లేటప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలా ఎందుకు జరుగుతుందంటే వారు అల్లాకు ఆగ్రహం కలిగించే విధానాన్ని అనుసరించారు, ఆయన ప్రసన్నుడయ్యే మార్గాన్ని అవలంబించటానికి ఇష్టపడలేదు. ఈ కారణంగానే ఆయన వారి కర్మలు అన్నింటినీ వృధా చేశాడు. ولتعرفنهم في لحن القول والله يعلم أعمالكم ولنبلونكم حتى يعلم المجاهدين منكم والصابرين ونبلو أخباركم خضيالا لو يعدك لوارو తమ మనస్సులలోని కల్మషాన్ని అల్లా బహిర్గతం చేయడని అనుకుంటున్నారా? మేము తలసుకుంటే వారిని నీకు చూపిస్తాము, వారి ముఖాలను బట్టి నీవు వారిని గుర్తిస్తావు. అసలు వారు మాట్లాడే తీరును బట్టే నీవు వారిని గురించి తెలుసుకుంటావు. అల్లా మీ అందరి కర్మలను గురించి బాగా ఎరుగును. మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము, తద్వారా మీ స్థితిని నిర్ణయిస్తాము. మీరు అల్లా మార్గంలో గట్టిగా కృషి చేసేవారు ఎవరో, స్థిరచిత్తులు ఎవరో చూస్తాము. من بعد ما تبين لهم الهدى لن يضروا الله شيئا وسيحبط أعمالهم. يا أيها الذين آمنوا أطيعوا الله وأطيعوا الرسول ولا تبطلوا أعمالكم. إن الذين كفروا وصدوا عن سبيل الله ثم ماتوا وهم كفار فلن يغفر الله لهم. فلا تهنوا وتدعوا إلى السلم وأنتم الأعلون والله معكم ولن يتركم أعمالكم. إنما الحياة الدنيا لعب ولهو وإن تؤمنوا وتتقوا يؤتكم أجوركم ولا يسألكم أموالكم. يسألكموها فيحفكم تبخلوا ويخرج أضغانكم. ها أنتم هؤلاء تدعون لتنفقوا في سبيل الله فمنكم من يبخل ومن يبخل فإنما يبخل عن نفسه والله الغني وأنتم الفقراء وإن تتولوا يستبدل قوما غيركم ثم لا يكونوا أمثالكم. రుజుమార్గం ఏదో స్పష్టంగా తెలిసినప్పటికీ సత్యాన్ని తిరస్కరించి అల్లా మార్గం నుండి ప్రజలను నిరోధిస్తూ ప్రవక్తతో వివాదపడిన వారు నిజానికి అల్లాకు ఏమాత్రం నష్టం కలిగించలేరు. పైగా అల్లాయే వారు చేసిన పనులన్నింటినీ నిష్ఫలం చేస్తాడు. విశ్వాసులారా, మీరు అల్లాకు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత చూపండి, మీ పనులను వృధా చేసుకోకండి. అవిశ్వాసానికి పాల్పడేవారిని, దైవ మార్గం వైపునకు పోకుండా ప్రజలను నిరోధించేవారిని, మృత్యువు వచ్చే వరకు సత్య తిరస్కార స్థితిపై స్థిరంగా ఉండేవారిని అల్లా ఎంతమాత్రం క్షమించడు. కనుక మీరు అధైర్యపడకండి, రాజీ పడటానికి వారిని పిలవకండి. మీరే ఆధిక్యం పొందేవారు, అల్లా మీకు తోడుగా ఉన్నాడు, ఆయన మీ కర్మలను నిరర్ధకం చేయడు. ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట మాత్రమే, ఒక వినోదం మాత్రమే. మీరు విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబిస్తే అల్లా మీకు మీ ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన మీ నుండి మీ ధనాన్ని అడగడు. ఒకవేళ ఆయన మీ నుండి మీ ధనాన్ని అడిగితే, మీ ధనం మొత్తాన్ని కోరితే మీరు పిసినారితనం చూపుతారు. ఆయన మీ దోషాన్ని వెలికి తీస్తాడు. చూడండి, అల్లా మార్గంలో ధనం ఖర్చు పెట్టండి అని మీకు పిలుపు ఇవ్వబడుతోంది. దాని విషయంలో మీలో కొందరు పిసినారితనంతో వ్యవహరిస్తారు. కాని పిసినారితనం వహించే వ్యక్తి నిజానికి తన పట్ల తానే పిసినారితనం చూపుతున్నాడు. అల్లా అయితే ఎంతో సంపన్నుడు, మీరే ఆయనపై ఆధారపడి ఉన్నవారు. ఒకవేళ మీరు విముఖులైతే అల్లా మీ స్థానంలో మరొక జాతిని దేన్నైనా తీసుకువస్తాడు, వారు మీ వంటి వారై ఉండరు.